కృష్ణయజుర్వేదే క్రమపాఠే పంచమకాండే షష్ఠః ప్రశ్నః ప్రారంభః హిరణ్యవర్ణాశ్రుతయః హిరణ్యవర్ణమితి హిరణ్యవర్ణః ఋషయః పావకాః పావకా యాసు యాసు జాతః జాతః కశ్యపః కశ్యపో యాసు యాసీంద్రః ఇంద్ర ఇతి ఇంద్రః అగ్నింగాః యా గర్భం గర్భం దధిరే దధిరే విరూపాః విరూపాస్తాః విరూపాలి వీరూపా ప్రాణ నాప ఆపశ్యం షర్గస్యోనా శ్యోనాభవంతు వ్యాసాకం రాజా రాజా వరుణ వరుణమయాతి యాతి మధ్యే మధ్యే సత్యానృతే సత్యానృతే అవపశ్యన్ సత్యానృతే ఇది సత్యానృతే అవపశ్యన్ జనానా అవపశ్యన్నిత్యవాపశ్యన్ జనానామితి జనానా మధుశ్చుతశ్రుతయ మధుశ్చుత ఇది మధుశ్రుత శ్రుతయోగా యా పావకా పావకా తాన నాపః ఆవశ్యం శర్గస్యోనా శోనాభవంతు యాసాం దేవా దేవాదివి కృణ్వంతి కృణ్వంతి భక్ష్యం భక్ష్యా యా అంతరిక్షే అంతరిక్షే బహుధా బహుధా భవంతి బహుధేతి బహుధా భవంతీతి భవంతి యా పృథివీం పృథివీం ప్రయసా ప్రయసో అందంతి అందంతి శుక్రా శుక్రాస్తా తాన నాపః ఆవశ్యం షగ్గస్యోనా శ్యోనాభవంతు శివేన మా చక్షుషా చక్షుషా పశ్యత పశ్యతాపః ఆవశివయా శివయా తనువా తనువోప ఉపస్పృశత స్పృశత త్వచం త్వచం మే మహితి మే సర్వాగుం అగ్నీన్ అగ్నీగుమాప్సుషద అప్సుషదో హువే అప్సుషద ఇత్యప్సుషద హువేవ ఓ మయి మయి వర్చ వర్చో బలం బలమోజ ఓజోని నిధత్త దత్తేతి ధత్త యదద అదస్సంప్రయతీ సంప్రయతీరహౌ సంప్రయతీర్ సంప్రయతీ అహావనదత అనదతాహతే హత ఇది హతే తస్మాదా ఆ నద్య నద్యో నామ నామస్థ స్థత తావ ఓ నామాని నామాని సింధవ సింధవ ఇది సింధవ ప్రేషితాః ప్రేషితా వరుణేన ప్రేషితా ఇది ప్రాయషితాః వరుణేన తాః శీభం శీభం సమవల్గత సమవల్గతేతి సమ్ అవల్గత తదా ఆత్మోత్ ఆత్మోదింద్ర ఇంద్రో ఓయతీ యతీస్తస్మాత్ తస్మాదాప ఆపో అను అనుస్థన స్థనేతి స్థన అవకామగ్రస్యంద్రమానా అపకామమిత్యపకామం స్యంద్రమానా అవీవరత అవీవరతవ ఓహికం హికమితి హికం ఇంద్రో వశక్తి శక్తిభిర్దేవీ శక్తిభిరి శక్తిభి దేవీస్తస్మాత్ తస్మాద్వా వార్నామ నామవ ఓహితం హితమితి హితం ఏకో దేవ దేవోపి అప్యతిష్టత్ ప్రతిష్టత్స్యందమానా స్యందమానా యథావశం యథావశమితి యథావశం ఉదానిషు ఆనిషుర్మహీ మహీరితి ఇది తస్మాత్ తస్మాదుదకం ఉదకముచ్యతే ఉచ్యతరిత్యుచ్యతే ఆపో భద్రా భద్రా ఘతం ఘతమిద్ విదాప ఆప ఆసు ఆసురగ్నే సోమౌ అగ్నే సోమౌ బిభ్రతి అగ్నే సోమావిత్యగ్నే సోమౌ బిభ్రత్యాప ఆపయిత్ ఇత్తాః ఆయజితాః తీవ్రో రస రసో మధుపృచాం మధుపృచామరంగమ మధుపృచామితి మధుపృచాం అరంగమ ఆ అరంగమైత్యరంగమ ఆమా మా ప్రాణేన ప్రాణేన సహ ప్రాణేనేతి ప్రాణేన సహ వర్చస వర్చసా గన్ గన్నితి గన్ ఆదిర్పశ్యామి పశ్యామ్యుత ఉతవా శృణోమి శృణోమ్యా ఆమా మా ఘోష ఘోషో గచ్చతి గచ్చతి వాగ్ వాంగ్ నాసామిత్యాసాం అన్యే భేజాన భేజానో అమృతస్ అమృతస్ తర్హి తర్హి హిరణ్యవర్ణా హిరణ్యవర్ణా అతృపం హిరణ్యవర్ణా ఇది హిరణ్యవర్ణా అతృపం యదా యదా వహ వైతి వహ ఆపోహి హిష్ట స్థామయోభువ మయోభువస్తా మయోభువ ఇది మయభువ తాన నవూర్జే ఊర్జే దాతన దాతనేతి దాతన మహేరణాయ ప్రణాయ చక్షసే చక్షస ఇది చక్షసే యోగ శివతమ శివతమోరస శివతమతి శివతమ రసస్త భాజయత భాజయతేహ ఇహన నహితిన ఇషతీరివ ఇవ మాతర మాతర ఇది మాతర తస్మా అరం అరంగమామ గమామవహ ఓయస్య క్షయాయ క్షయాయ జిన్వథ జిన్వథేతి జిన్వథ ఆపో జనయథ జనయథాచన నైతిన యుశ్రయస్వ శ్రయస్వాంతరిక్షే అంతరిక్షేతస్వ ఎతస్వ పృథివ్యా పృథివ్యాసం సంభవ తవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అసి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ త్వా బ్రహ్మవర్చసాయేతి బ్రహ్మవర్చసాయ ప్రేతి త్వా అపాంగ్రహాన్ గ్రహాన్ గృహ్ణాది గృహ్ణాచేతద్వ రావరాజసూయం రాజసూయం యత్ రాజసూయమితి రాజాసూయం యతే గ్రహాహ గ్రహాహ సవ సవోగ్ని అజ్ఞర్వరుణసవ అరుణసవో రాజసూయం వరుణసవ ఇది వరుణసవ రాజసూయమగ్నిసవ రాజసూయమితి రాజాసూయం అగ్నిసవశ్చిత్య అగ్నిసవ ఇత్యగ్నిసవ చిత్యస్తాభ్యాం తాభ్యామేవ ఏ సూయతే సూయతేథో అథో ఉభౌ అథో ఇద్రథో ఉభావేవ ఏకౌ లోకావభి అభిజయతి జయతి రాజసూయేన రాజసూయేనే జానస్ రాజసూయేనేతి రాజాసూయేన ఈ జానస్యాగ్నిజి అగ్నిజిత ఆవహ అగ్నిజిత ఇత్యగ్నిజిత ఆపోభవంతి భవంత్యావహ ఆపో వై వా అగ్నే అగ్నేర్భ్రాతృవ్యా భ్రాతృవ్యాయత్పహ అపోగ్నే అగ్నేరథస్థాత్ అధస్తాదుపదధాది ఉపదధాది భ్రాతృవ్యాభిభవద్ది ఉపదధాదిత్యుపదధాది భ్రాతృవ్యాభిభవద్ది భవతి భ్రాతృవ్యాభిభవత్యా ఇది భ్రాతృవ్యాభిభవద్ది భవత్యాత్మా ఆత్మనా ప్రాహ రాహస్ అస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవత్యమృతం అమృతం వై వా ఆపః ఆపస్తస్మాత్ తస్మాదద్భి అద్భిరవతాంతం అద్భిరిత్యదర్భి అవతాంతమభి అవతాంతమిత్యవతాంతం అభిషించంతి సించంతి నార్తి ఆర్తిమా ఆర్చతి పృచ్చతి సర్వం సర్వమాయు ఆయురేతి ఏతా ఉపధీయంతే ఉపధీయంతే జ ఉపధీయంతైత్యుపాధీయంతే యూ ఉచ చైనా ఏనా ఏం వేద వేదాన్నం అన్నం వై వా ఆపః ఆపః పశవ పశవ ఆపః ఆపో అన్నం పశవ పశవో అన్నాద అన్నాద పశుమాన్ అన్నాదైత్యన్నాద పశుమాన్ భవతి పశుమానిది పశుమాన్ భవతిస్యతా ఉపధీయంతే ఉపధీయంతేజ ఉపధీయంతైత్యుపాధీయంతే యూ ఉచ శైనా ఏనాం వేద ఏతద్వాదశ ద్వాదశ భవంతి ద్వాదశ ద్వాదశమాసా మాసా సంవత్సర సంవత్సర సంవత్సరేణ సంవత్సరేతి సంవత్సర సంవత్సరేణైర సంవత్సరేణేతి సంవత్సరేణ ఏవాస్మై అస్మాన్నం అన్నమవ అవరుంధే రుంధే పాత్రాణి పాత్రాణి భవంతి భవంతి పాత్రే పాత్రే వై వా అన్నం అన్నమద్యతే అద్యతే సయోని సయోన్యేవ సయోనేతి సా యోని ఏవాన్నం అన్నమవ అవరుంధే రుంధ ఆద్వాదశాద్ ద్వాదశాత్ పురుషాద్ పురుషాదన్నం అన్నమత్తి అత్యథో అథో పాత్రాద్ అథో విద్యథో పాత్రాన్న అసిద్యతే ఛిద్యతేజస్ ఉపధీయంతే ఉపధీయంతేజ ఉపధీయంతైత్యుపాధీయంతే యో ఉచ క్షీణా ఏనా ఏం వేద వేదకుంభా కుంభాశ్చ కుంభీ కుంభేష్ట మిథునాని మిథునాని భవంతి మిథునస్ మిథునస్ ప్రజాహర్తి ప్రజాహర్తీ ప్రజాహర్త్యాది ప్రజాహర్తీ ప్రజయా ప్రజయా పశుభి ప్రజయతి ప్రజయా పశుభిర్మిథునై పశుభిరి పశుభి మిథునైర్జాయతే జాయతేతా ఉపధీయంతే ఉపధీయంతేజ ఉపధీయంతైత్యుపాధీయంతే యో ఉచ శైనా ఏనా ఏం వేద వేదశుక శుగ్వై వా అగ్ని అగ్నిస్సహ సోధ్వర్యం అధ్వర్యం యజమానం యజమానం ప్రజా ప్రజాశుజా ప్రజాది ప్రజా శుజార్పయతి అర్పయతి యదపహ అప ఉపదధాది ఉపదధాది శుచం ఉపదధాదిపాదధాది శుచమేవ ఏవాస్ అస్య శమయతి శమయతి నార్తి ఆర్తిమా ఆర్చతి రక్షత్యధ్వర్యు అధ్వర్యుర్న యజమాన యజమాన శ్రామ్యంతి శామ్యంది ప్రజా ప్రజాయిత్ర ప్రజాది ప్రజాయిత్రైతా ఏతా ఉపధీయందే ఉపధీయందే పాం ఉపధీయందరిపాధీయందే అపాం వై వా ఏతాని ఏతాని హృదయాని హృదయాని యత్ యదేతా ఏతా ఆప ఆపోయత్ యదేతా ఏతా అప అప ఉపదధాది ఉపదధాతి దివ్యాభి ఉపదధారీత్యుపదధాతి దివ్యాభిరేణ ఏవైనా ఏనా సమ్ సంసృతి సృజతి వర్షుక వర్షుక పర్జన్య పర్జన్యో భవతి భవతి యో వై వా ఏతాసాం ఏతాసామాయతనం ఆయతనం కృత్యం ఆయతనమిత్యాయతనం కృత్యం వేద వేదాయతనవాన్ ఆయతనవాన్ భవతి ఆయతనవానిత్యాయతనావాన్ భవతి కల్పతే కల్పతే స్మై అస్మానుసీతం అనుసీతముక అనుసీతమిత్యనుసీతం ఉపదధాది దాకేతత్ ఏతద్వై వా ఆసాం ఆసామాయతనం ఆయతనమేషా ఆయతనమిత్యా ఆయతనం ఏషా కృత్తి కృత్తిర్య ఏం వేద వేదాయతనవాన్ ఆయతనవాన్ భవతి ఆయతనవానిత్యాయతనావాన్ భవతి కల్పతే కల్పతే స్మై అస్మై ద్వంద్వం ద్వంద్వమన్యాః ద్వంద్వమిది ద్వంద్వం అన్యా ఉప ఉపదధాది దాది చతస్రః చతస్ర మధ్యే మధ్యే ధృత్యై ధృత్యా అన్నం అన్నం వై వా ఇష్టకాః ఇష్టకా ఏతద్ ఏతత్ ఖలు ఖలు వై వై సాక్షాద్ సాక్షాదన్నం సాక్షాది సాక్షాద్ అన్నం యత్ యదేశః ఏష చరు చరుర్యత్ యదేతం ఏతం చలం చలముపదధాది ఉపదధాది సాక్షాద్ ఉపదధాదేత్యుపదధాది సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏవాస్మై అస్మాన్నం అన్నమవ అవరుంధే రుంధే మధ్యద మధ్యద ఉప ఉపదధాది ధాది మధ్యద మధ్యద ఏవాస్మై అస్మాన్నం అన్నం దాది దాదిరస్మాద్ తస్మాన్ మధ్యద మధ్యదోన్నం అన్నమద్యతే మధ్యతే బారహస్పత్య బారహస్పత్యో భవతి భవతి బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవాస్మై అస్మాన్నం అన్నముల అవరుంధే రుంధే బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసమితి బ్రహ్మణ వర్చసం అసి బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయ బ్రహ్మవర్చసాయేతి బ్రహ్మవర్చసాయ వేతి ఇత్యాహ ఆహ వేదస్వీ వేదస్వీ బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసీ భవతి బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసి భవతి యస్యేష ఏష ఉపధీయతే ఉపధీయతే యః ఉపధీయతేత్యుపాధీయతే యో రుచ శైలం ఏనమేవం ఏవం వేద వేదేతి వేద భూతేష్టకా ఉప భూతేష్టకాది భూతాష్టకా ఉపదధాది దాద్యత్ర అత్ర అత్ర వై అత్రేత్ర అత్ర వై మృత్యు మృత్యుర్జాయతే జాయతే ఎత్ర ఏ మృత్యు మృత్యుర్జాయతే జాయతే తత తత ఏవైనం ఏనమవ అవయజతే యజతే తస్మాత్ తస్మాదగ్నిజిత్ అగ్నిజిత్ సర్వం అగ్నిజిదిత్యగ్నిజిత్ సర్వమాయు ఆయురేతి సర్వే సర్వేహి యస్య మృత్యవ మృత్యవో వేష్టా అవేష్టాస్తస్మాత్ అవేష్టా ఇత్యవారిష్టా తస్మాదగ్నిజిత్ అగ్నిచిన్న అగ్నిజిదిత్యగ్నిజిత్ ఆభిచరితవై అభిచరితవై ప్రత్యగ్ అభిచరితవాచరితవై ప్రత్యగేనం ఏనమభిచార అభిచారృణతే అభిచారైత్యభిచార శృణతే సూయతే సూయతే వై వా ఏషయోగ్ని అగ్నించినుదే చినుతే దేవసువాం దేవసువామేతాని దేవసువామితి దేవాసువాం ఏతాని హవీగుంషి హవీగుంషి భవంతి భవంతేతావంత ఏతావంతో వై వై దేవానాం దేవానాగం సవాహ సవాస్తే త ఏవాస్మై అస్మై సవాన్ సవాన్ ప్రయచ్చంతి యచ్చంతి తే తయేనం ఏనగం సువంతే సువంతే సవ సవోర్ని అగ్నిర్వరుణసవ వరుణసవో రాజసూయం వరుణసవ ఇది వరుణసవ రాజసూయం బ్రహ్మసవ రాజసూయమిది రాజాసూయం బ్రహ్మసవ శిత్య బ్రహ్మసవ ఇది బ్రహ్మసవ శిత్యో దేవస్య దేవస్య త్వా సవితో సవితఃప్రసవే ప్రసవైతి ప్రసవైతి ప్రాసవే ఇత్యాహ ఆహ సవితృప్రసూద సవితృప్రసూద ఏవ సవితృప్రసూద ఇది సవితృప్రసూద ఏవైనం ఏనం బ్రహ్మణ బ్రహ్మణ దేవతాభి దేవతాభిరభి అభిషించతి కించత్యన్నస్యాన్నస్య అన్నస్యాన్నస్యాభి అన్నస్యాన్నస్యేత్యన్నస్యాన్నస్య అభిషింజతి సించత్యన్నస్యాన్నస్య అన్నస్యాన్నస్యావరుద్ధి అన్నస్యాన్నస్యేత్యన్నస్యాన్నస్య అవరుద్ధి పురస్తాద్ అవరుద్ధ్యా ఇతరారుద్ధి పురస్తాత్ ప్రత్యుంచం ప్రత్యుంచమభి అభిషించది సించతి పురస్తాద్ పురస్తాద్ధి ఏ ప్రతీచీనం ప్రతీచీనమన్నం అన్నమద్యతే అద్యతే శీర్షత శీర్షతో అభిషించది సించతి శీర్షత శీర్షతో హ్యన్నం అన్నమద్యతే అద్యత ఆ ముఖాద్ ముఖాదన్వవస్రావయతి అన్వవస్రావయతి ముఖద అన్వవస్రావయతీనో అవస్రావయతి ముఖర ఏవాస్మై అస్మానాద్యం అన్నాద్యం దాది అన్నాద్యమిన్నాద్యం దాద్యగ్నే అగ్నే స్వాసామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి చించామీతి ఇత్యాహ ఆహైష ఏష వై వా అగ్నే అగ్నే స్వ సవస్తేన తేనైవ ఏవైనం ఏనమభి అభిషించతి సించతి బృహస్పతే బృహస్పతే స్వా సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి సించామీతి ఇత్యాహ ఆహ బ్రహ్మ వై వై దేవానాం బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మణ బ్రహ్మణైవ ఏవైనం ఏనమభి అభిషించతి సించతీంద్రస్య ఇంద్రస్య సామ్రాజ్యేన సామ్రాజ్యేనాభి సామ్రాజ్యేనేతి సామ్రాజ్యేన అభిషించామి సించామీతి ఇత్యాహ ఆహేంద్రియం ఇంద్రియమేవ ఏవాస్మిన్ అస్మిన్నుపరిష్టాద్ ఉపరిష్టాద్ది దాద్ ఏతద్వై వైరాజసూయస్య రాజసూయస్య రూపం రాజసూయస్యేతి రాజాసూయస్య రూపం యః ఏవం ఏవం విద్వాన్ విద్వానగ్నిం అగ్నిం చినతే చినత ఉభౌ ఉభావేవ ఏవలోకౌ లోకావభి అభిజయతి జయతి యః యశ్చ చ రాజసూయేన రాజసూయేనే జానస్య రాజసూయేనేతి రాజాసూయేన ఈజానస్య యః యశ్చ స అగ్నిజిత అగ్నిజిత ఇంద్రస్య అగ్నిజితరిత్యగ్నేజిత ఇంద్రస్య సుషువాణస్య సుషువాణస్య దశధా దశేంద్రియం దశభేది దశాధ ఇంద్రియం వీర్యం వీర్యం పరా పరాపతత్ అపతత్ తద్దేవా దేవాసౌత్రామణ్యా సౌత్రామణ్యాసం సమభరన్ అభరన్ సూయతే సూయతే వై వా ఏషయ యోగ్నిం అగ్నిం చినుతే చినుతే అగ్నిం అగ్నిం చిత్వా చిత్వా సౌత్రామణ్యా సౌత్రామణ్యా యజేత యజేతేంద్రియం ఇంద్రియమేవ ఏ వీర్యం వీర్యకం సంభృత్య సంభృత్యాత్మన్ సంభృత్యేతి సంభృత్య ఆత్మం ధత్తే ధత్త ఇది ధత్తే సజోరబ్ద సజోరితి సాజో అబ్దోయావభి అయావభి సజో అయావభిరిత్రియావాభి సజోరుషా సజోరితి సాజో ఉషా అరుణేభి అరుణేభి సజో సజో సూర్య సజోరితి సాజో సూర్య ఏతశేన ఏతశేన సజోషౌ సజోషావశ్వినా సజోషావితి సాజోషౌ అశ్వినా దగుంసోభి దగుంసోభి సజో దగుంసోభిరితి దగుంసహాభి సజోరగ్ని సజోరితి సాజో అగ్నిర్వైశ్వానర వైశ్వానర ఇడాభిర్ఘతేన ఘతేన స్వాహ స్వాహ సంవత్సర సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వా అబ్ద అబ్దో మాసాహ మాసా అయావాహ అయావా ఉషా ఉషా అరుణీ అరుణీ సూర్య సూర్య ఏదశ ఏదశ ఇమే ఇమే అశ్వినా ఇమే ఇదిమే అశ్వినా సంవత్సర సంవత్సరోగ్ని సంవత్సర ఇది సంవత్సర అగ్నిర్వైశ్వానర వైశ్వానర పశవ పశవ ఇడా ఇడా పశవ పశవో ఘృతం ఘృతం సంవత్సరం సంవత్సరం పశవ సంవత్సరమితి సంవత్సరం పశవోను అనుప్ర ప్రజాయంతే జాయంతే సంవత్సరేణ సంవత్సరేణైవ సంవత్సరేణేతి సంవత్సరేణ ఏవాస్మై తస్మై పశూన్ పశూన్ ప్రజనయతి జనేతి దర్భస్తంభే దర్భస్తంభే జుహోతి దర్భస్తంభ ఇది దర్భాస్తంభే జుహోతి యద్వై వా అస్యాః అస్యా అమృతం అమృతం యత్ యద్వీర్యం వీర్యం తత్ తద్దర్భాః దర్భాస్తస్మిన్ తస్మిన్ జుహోతి జుహోతి ప్రైవ ఏవ జాయతే జాయతే అన్నాదః అన్నాదో భవతి అన్నాదైత్యన్నాద భవతి యస్య యస్యైవం ఏవం జుహ్వతి జుహ్వత్యేతాః ఏతావై వై దేవతాః దేవతా అగ్నే పురస్తాద్భాగా పురస్తాద్ భాగా ప్రీణాది ప్రీణాత్యథో అథో చక్షు అథో విద్యథో చక్షురేవ ఏవాగ్నే పురస్తాద్ పురస్తాద్ప్రతి ప్రతిదిధాత్మనంధ అనంధోవతి యేం వేద వేదాప ఆపో వై వా ఇదమగ్రే అగ్రే సలిలమాసీద్ ఆసీత్ సహ సజాపతి ప్రజాపతి పుష్కరవర్ణే ప్రజాపతి ప్రజాపతి పుష్కరవర్ణే వాత పుష్కరవర్ణ ఇది పుష్కరవర్ణే వాతో భూత భూతోయత్ అలేలాయత్ స ప్రతిష్టా ప్రతిష్టాన్న ప్రతిష్టామిది ప్రతిష్టాం నావిందత అవిందత సహ సేతద్ ఏతదపాం అపాంగులాయం కులాయమపశ్యత్ అపశ్యత్తస్మిన్ తస్మిన్నగ్నిమ్ అగ్నిమశినుత అశినుత తదియమ్ ఇయమభవత్ అభవత్తద తదో వై వై సహ సప్రతి ప్రత్యతిష్టత్ అతిష్టద్యాం పురస్తాత్ పురస్తాదుపాదధాత్ ఉపాదధాత్తత్ ఉపాదధాదిత్యుపాదధాత్ తచ్చిర శిరోభవత్ అభవత్సా సా ప్రాచీ ప్రాచీదిక దిగ్యాం యాందక్షిణత దక్షిణత ఉపాదధాత్ ఉపాదధాత్స ఉపాదధాదిత్యుపాదధాత్ స దక్షిణ దక్షిణ పక్ష పక్షోభవత్ అభవత్సా సా దక్షిణ దక్షిణాదిక దిగ్యాం యాం పశ్చాద్ పశ్చాదుపాదధాత్ ఉపాదధాత్తత్ ఉపాదధాదిత్యుపాదధాత్ తత్పుచ్చం పుచ్చమభవత్ అభవత్సా సా ప్రతీచీ ప్రతీచీదిక దిగ్యాం యాముత్తరత ఉత్తరత ఉపాదధాత్ ఉత్తరత ఇత్యుదరత ఉపాదధాత్స ఉపాదధాదిత్యుపాదధాత్ స ఉత్తర ఉత్తరపక్ష ఉత్తర ఇత్యుదర పక్షోభవత్ అభవత్సా సోదీచీ ప్రతీచీదిక దిగ్యాం యాముపరిష్టాద్ ఉపరిష్టాదుపాదధాత్ ఉపాదధాత్తత్ ఉపాదధాదిత్యుపాదధాత్ తత్పృష్టం పృష్టమభవత్ అభవత్సా సోర్ధ్వా ఊర్ధ్వాదిగ దిగియం ఇయం వై వా అగ్ని అగ్ని పంచేష్టక పంచేష్టకస్తస్మాత్ పంచేష్టక ఇది పంచ ఇష్టక తస్మాద్దస్యాం అస్యాం ఖనంది ఖనంత్యభి అభీష్టకాం ఇష్టకాన్ రందంతి రందంత్యభి అభిశర్కరాం శర్కరాం సర్వా సర్వా వై వా ఇయమ్ ఇయమ్ వయోభ్యోనక్తం వయోభ్యై వయభ్య అర్థం దృషే దృషే దీప్యతే దీప్యతే తస్మాత్ తస్మాదిమాం ఇమాం వయాగుంసి వయాగుంసి రక్తం నక్తం నాధి అధ్యాసతే ఆసతేయం ఏం విద్వాన్ విద్వానగ్నిమ్ అగ్నించినుదే చినుదే ప్రతి ప్రత్యేవ తిష్టతి తిష్టత్యభి అభిదిశ దిశోజయతి హేత్యాగ్నేయ ఆగ్నేయో వై వై బ్రాహ్మణ బ్రాహ్మణస్తస్మాత్ తస్మాద్బ్రాహ్మణాయ బ్రాహ్మణాయ సర్వాసు సర్వాసు దిక్షు దిక్ష్వర్ధుకం అర్ధుగద్గస్వాం స్వామేవ ఏవతత్ తద్దిశం దిశమను అన్వేతి ఏత్యపాం అపాం వై వా అగ్ని అగ్ని కులాయం కులాయం తస్మాత్ తస్మాదాప ఆపోగ్ని అగ్నిం హారుకా హారుకా స్వాం స్వామేవ ఏవతత్ తద్యోని యోనిం ప్రవిశంది విశంతీతి విశంది సంవత్సరముఖ్యం సంవత్సరమితి సంవత్సరం ముఖ్యం భృత్వా భృత్వా ద్వితీయే ద్వితీయే సంవత్సరే సంవత్సర ఆగ్నేయం సంవత్సర ఇది సంవత్సరే ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలని అష్టాకపాలమిాకపాలం నిర్వపేద్ ఉపేదైంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలం వైశ్వరేవం ఏకాదశకపాలమిదశాకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలం వైశ్వదేవమిది వైశ్వదేవం ద్వాదశకపాలం వారహస్పత్యం ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం వారహస్పత్యం చరం చరం వైష్ణవం వైష్ణవం త్రికపాలం త్రికపాలం తృతీయే త్రికపాలమిది త్రేకపాలం తృతీయే సంవత్సరే సంవత్సరే భిజిదా సంవత్సర ఇది సంవత్సరే అభిజిత అభిజితేభిజితా విజేతాకపాల అష్టాకపాలోవతి అష్టాకపాలష్టాకపాల భవత్యష్టాక్షర అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేష్టాక్షర గాయత్ర్యా ఆగ్నేయం ఆగ్నేయం గాయత్రం గాయత్రం రాజస్వనం రాజస్వనం రాజస్వనం రాజస్వనమిది ప్రాధాసవనం రాజస్వనమేవ రాజస్వనమిది ప్రాధాసవనం ఏవతేన తేన దాధార దాధార గాయత్రీం గాయత్రీం ఛందః ఛందో యత్ యదేకాదశకపాల ఏకాదశకపాలోవతి ఏకాదశకపాలైకాదశకపాలేకాదశాక్షర ఏకాదశాక్షరా దృష్టుక ఏకాదశాక్షరేకాదశాక్షర దృష్టుక ఇంద్రం ఐంద్రం రైష్టుభం రైష్టుభం మాధ్యందినం మాధ్యందినకం సవనం సవనం మాధ్యందినం మాధ్యందినమేవ ఏ సవనం సవనం తేన తేన దాధార దాధారృష్టుభం దృష్టుభం ఛంద ఛందోర్ద్వాదశకపాల ద్వాదశకపాలోవతి ద్వాదశకపాల ద్వాదశకపాల భవతి ద్వాదశాక్షర ద్వాదశాక్షరా జగతి ద్వాదశాక్షరే ద్వాదశాక్షర జగతి వైశ్వదేవం వైశ్వదేవం జాగతం వైశ్వదేవమితి వైశ్వదేవం జాగతం తృతీయసవనం తృతీయసవనం తృతీయసవనం తృతీయసవనమితి తృతీయాసవనం తృతీయసవనమేవ తృతీయసవనమితి తృతీయాసవనం ఏవతేన ఏవదాధార దాధార జగదీం జగదీం ఛంద ఛందోయత్ యద్వారహస్పత్య వారహస్పత్య శరుర్భవతి భవతి బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతి బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మైవ ఏవతేన ఏన దాధార దాధారయద్వైష్ణవ వైష్ణవస్త్రికపాల త్రికపాలో భవతి త్రికపాలైకపాల భవతి యజ్ఞ యజ్ఞో వై వైష్ణు విష్ణుయజ్ఞం యజ్ఞమేవ ఏవతేన ఏన దాధార దాధారయద్ తృతీయే తృతీయే సంవత్సరే సంవత్సరే భిజితా సంవత్సర సంవత్సరే అభిజిత యజతే అభిజితేభిజిత యజతే భిజిత్యై అభిజిత్యయత్ అభిజిత్యాభిజిత్యై యత్సంవత్సరం సంవత్సరముఖ్యం సంవత్సరమిది సంవత్సరం ముఖ్యం విభర్తి విభర్తిమం ఇమమేవ ఏవతేన తేన లోకం లోకజ్ఞశృణోతి శృణోతి యద్ద్వితీయే ద్వితీయే సంవత్సరే సంవత్సరే యజ్ఞం సంవత్సర ఇది సంవత్సరే అగ్నిం చినుతే చినుతేంతరిక్షం అంతరిక్షమేవ ఏవతేన తేన శృణోతి శృణోతి యత్తృతీయే తృతీయే సంవత్సరే సంవత్సరే యజతే సంవత్సర ఇది సంవత్సరే యజతేమం అముమేవ ఏవతేన తేన లోకం లోకజ్ఞశృణోతి శృణోత్యేతం ఏతం వై వై పర పర ఆజ్ఞార ఆజ్ఞార కక్షీవాన్ కక్షీవాగుం ఔషిద కక్షీవానిది కక్షీవాన్ ఔషిదో వీతహవ్య వీతహవ్యశ్రాయస వీతహవ్యతి వీతాహవ్య శ్రాయసస్త్రసదస్యు ప్రసదస్యు పౌరుగుత్స్య పౌరుగుత్స్య ప్రజాకామా పౌరుగుత్స్యేతి పౌరుగుత్స్య ప్రజాకామా అశిన్మత ప్రజాకామా ప్రజాకామా అశిన్మత తతో వై వైతే తే సహస్రకం సహస్రం సహస్రకం సహస్రం పుత్రాన్ సహస్రకం సహస్రమితి సహస్రం సహస్రం పుత్రాన్ అవిందంత అవిందంత ప్రథతే ప్రథతే ప్రజయా ప్రజయా పశుభే ప్రజయతి ప్రాజయా పశుభిస్తాం పశుభిరితి పశుభి తాం మాత్రాం మాత్రమాప్నోతి ఆప్నోతి యాం యాం తే తే గచ్చన్ అగచ్చన్ యేవం ఏం విద్వాన్ విద్వానేతం ఏతమగ్నిం అగ్నిం చినుదే చినుదరి చినుదే ప్రజాపతిరగ్నిం ప్రజాపతిరిజిత్ ప్రజాపతి అగ్నిమచినుత అచినుత స క్షురపవి క్షురపవిర్భూత్వా క్షురపవిరిది క్షురాపతి భూత్వా తిష్ట అతిష్టత్తం తమ్ దేవా దేవా విభ్యద విభ్యతో నోప ఉపాయన్ ఆయంతే తే ఛందోభి ఛందోభిరాత్మానం ఛందోభిరితి ఛందాభి ఆత్మానం ఛాదయిత్వా ఛాదయిత్వోప ఉపాయన్ ఆయంతత్ తచ్ఛందసాం ఛందసాం ఛందస్వం ఛందస్వం బ్రహ్మ ఛందస్వమితి ఛందహాద్వం బ్రహ్మ వై వై ఛందాగుంసి ఛందాగుంసి బ్రహ్మణ బ్రహ్మణ ఏతత్ ఏతద్రూపం రూపయ్యత్ యత్కృష్ణాజినం కృష్ణాజినం కార్ష్ణీ కృష్ణాజినమితి కృష్ణాజినం కార్ష్ణీ ఉపానహౌ కార్ష్ణీ కార్ష్ణీ ఉపానహ ఉప ఉపముంచతే ముంచతే ఛందోభి ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభి ఏవాత్మానం ఆత్మానం ఛాదయిత్వా ఛాదయిత్వా అగ్నిం అగ్నిముప ఉపచరతి చరత్యాత్మన ఆత్మనోహింసాయి అహింసాయి దేవనిధి దేవనిధిర్వై దేవనిధిరితి దేవానిధి వా ఏష ఏషణి నిధీయతే నిధీయతేజత్ని అగ్నిరణ్యే అన్యే వా వై వై నిధి నిధిమగుప్తం నిధినిమినీధిం అగుప్తం విందంది విందంది నవా వా ప్రతి ప్రతి ప్రజానాది జానాద్యుఖాం ముఖామా ఆక్రామతి కామత్యాత్మానం ఆత్మానమేవ ఏవాధిపాం అధిపాం కురుతే అధిపామిత్యధీపాం కురుతే గుప్త్యై గుప్త్యా అథో అథో ఖలు అథో ఇద్యుథో కల్వాహో ఆహుర్న నాక్రమ్యా ఆక్రమ్యేతి ఆక్రమ్యేత్యాక్రమ్యా ఇది నైరుతీ నైరుతి ఉఖాయత్ యదాక్రామేత్ ఆక్రామే నిరుత్య ఆక్రామేదిత్యా ఆక్రామేత్ నిరుత్యా ఆత్మానం నిరుత్యాది నిరుత్యై ఆత్మానమీ అపి దద్యాద్ తస్మాన్న నాక్రమ్యా ఆక్రమ్యా పురుషశీర్షం ఆక్రమ్యేత్యా ఆక్రమ్యా పురుషశీర్షముప పురుషశీర్షమిది పురుషశీర్షం ఉపదధాది దాది గుప్తై గుప్త్యా అథో అథో యథా అథో ఇత్యథో యథా బ్రూజాద్ బ్రూజాదేతత్ ఏతన్ మే మే గోపాయ గోపాయేతి ఇది తాదృగ్ తాదృగేవ ఏవత్ తత్ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతిర్వి ప్రజాపతి వా అథర్వా అథర్వాగ్ని అగ్నిరేవ ఏ దభ్యంగాథర్వణ ఆథర్వణస్తేష్టకా ఇష్టకా అస్థాని అస్థాన్యేతం హేతగం హవావ వావదృశి ఋషిరభ్యనోవాచ అభ్యనోవాచేంద్ర అభ్యనోవాచేత్యభి అనోవాచ ఇంద్రోదీచ అధీచో అస్థభి అస్థభిరి అస్థభిరిగ్రస్థాభిష్టకాభి ఇష్టకాభిరగ్ని అగ్ని చినోతి చినోతి సాత్మానం సాత్మానమేవ సాత్మానమిది సా ఆత్మానం ఏవాగ్ని అగ్ని చినుతే చినుతే సాత్మా సాత్మాముష్మిన్ సాత్మేది సా ఆత్మా అముష్మిన్ లోకే భవతి యేవం ఏం వేద వేద శరీరం శరీరం వై వా ఏతద్ ఏతదగ్నే అగ్నేర్యత్య చిత్య ఆత్మా ఆత్మా వైశ్వానర వైశ్వానరోయత్చితే చిదే వైశ్వానరం వైశ్వానరం జుహోతి జుహోతి శరీరం శరీరమేవ సద్యస్కృత్య సద్యస్కృత్యాభ్యారోహతి అభ్యారోహతి శరీరం అభ్యారోహతి ఆరోహతి శరీరం వై వా ఏతద్ ఏతద్యజమాన యజమాన సమ్ సద్గస్కృతే ఋతేయత్ని అగ్ని చినుతే చినుతేయత్చితే చిదే వైశ్వానరం వైశ్వానరం జుహోతి జుహోతి శరీరం శరీరమేవ సద్గస్కృత్య సర్గస్కృత్యాత్మన ఆత్మనాభ్యారోహతి అభ్యారోహతి తస్మాత్ అభ్యారోహతీ ఆరోహతి తస్మాత్తవ్యంతి జంతి జీవన్ జీవన్నేవ దేవాన్ దేవానపి అప్యేతి ఏది వైశ్వానర్యా వైశ్వానర్యచాపురీషం పురీషముప ఉపదధాది దాదీయం ఇయమ్ వై వా అగ్ని అగ్నిర్వైశ్వానర వైశ్వానరస్తా ఏషాదిపురీషం పురీషమగ్ని అగ్నిమేవ వైశ్వానరం వైశ్వానరం చినుతే చినుత ఏషా వై వా అగ్నే అగ్నే ప్రియా ప్రియాతనో తనోర్యద్వైశ్వానర వైశ్వానర ప్రియా ప్రియామేవ ఏవాస్య అస్య తనువం తనోహవ అవరుంధే రుంధయతి రుంధే అగ్నేర్వై వై దీక్షయా దీక్షయా దేవా దేవాజం విరాజమాప్నువన్ విరాజమితి వీరాజం ఆప్నువన్ తిస్రః తిస్రో రాత్రీ రాత్రీర్దీక్షిర దీక్షిర సద్ సత్రిపదా త్రిపదా విరాజ్ త్రిపదేతి త్రిపదా విరాగ్విరాజం విరాజితి వీరాజ్ విరాజమాప్నోది విరాజమితి వీరాజం ఆప్నోది షట్ షడ్రాత్రీ రాత్రీర్దీక్షిర దీక్షిత సద్ సడ్ షడ్వై పార్దవ రవ సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సరో విరాడ్ సంవత్సర సంవత్సర విరాగ్విరాజం విరాజితి వీరాడ్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి దశ దశరాత్రీ రాత్రీర్దీక్షిత దీక్షిత సద్ సద్దశాక్షర దశాక్షర విరాట్ దశాక్షరే విదశాక్షర విరాగ్విరాజం విరాడితి వీరాట్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి ద్వాదశ ద్వాదశ రాత్రీ రాత్రీర్దీక్షిత దీక్షిత సద్ సద్వాదశ ద్వాదశమాసా మాసా సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సరో విరాట్ సంవత్సర సంవత్సర విరాగ్విరాజం విరాజితి వీరాట్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి త్రయోదశ త్రయోదశ రాత్రీ త్రయోదశేది త్రయోదశ రాత్రీర్దీక్షిత దీక్షిత సత్యాత్రయోదశ త్రయోదశ మాసాహ త్రయోదశేది త్రయోదశ మాసా సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సరో విరాట్ సంవత్సర సంవత్సర విరాగ్విరాజం విరాగతి వీరాట్ విరాగమాప్నోతి విరాగతి వీరాజం ఆప్నోతి పంచదశ పంచదశ రాద్రీ పంచదశేది పంచాదశ రాద్రీర్దీక్షిత దీక్షిత సత్ సత్పంచదశ పంచదశ వై పంచదశేది పంచాదశ వా అర్ధమాసస్య అర్ధమాసస్ రాత్రయ అర్ధమాసస్యేత్యర్ధమాసస్ రాత్రయోర్ధమాస అర్ధమాస సంవత్సర అర్ధమాస ఇత్యర్ధమాస సంవత్సరాద్యే సంవత్సర సంవత్సర ఆద్యే సంవత్సర సంవత్సరో విరాట్ సంవత్సర సంవత్సర విరాట్ విరాజం విరాటి వీరాట్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి సప్తదశ సప్తదశ రాత్రీ సప్తదశేతి సప్తాదశ రాత్రీర్దీక్షిత దీక్షిత సత్ సద్వాదశ ద్వాదశ మాసాహ మాసాస్ పంచ పంచర్తవ దశవస్స సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర విరాట్ సంవత్సర సంవత్సర విరాడ్విరాజం విరాడితి వీరాట్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి చతుర్వింశతి చతుర్వింశతి రాత్రీ చతుర్వింశతిమితి చతుర్వింశతి రాత్రీర్దీక్షిత దీక్షిత సత్ సచ్చతుర్వింశతి చతుర్వింశతిరర్ధమాసా చతుర్వింశతిరితి చతుర్వింశతి అర్ధమాసా సంవత్సర అర్ధమాసా ఇత్యర్ధమాసా సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర విరాట్ సంవత్సర సంవత్సర విరాడ్విరాజం విరాడితి వీరాట్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి త్రిగుంశతం త్రిగుంశతం రాత్రీ రాత్రీర్దీక్షిత దీక్షిత సత్ త్రిగుంశదక్షరా త్రిగుంశదక్షరా విరాట్ త్రిగుంశదక్షరేతి త్రిగుంశదక్షర విరాట్ విరాజం విరాడితి వీరాట్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి మాసం మాసం దీక్షిత దీక్షిత సత్ సాద్య యో మాస మాసస్స అసంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర విరాట్ సంవత్సర సంవత్సర విరాడ్విరాజం విరాడితి వీరాట్ విరాజమాప్నోతి విరాజమితి వీరాజం ఆప్నోతి చతుర చతురో మాస మాసో దీక్షిత దీక్షిత సత్ సచ్చతుర చతురో వై వా ఏతం ఏతం మాస మాసో వసవ వసవో విభరు అవిభరుస్తే తే పృథివీం పృథివీమా ఆజయన్ అజయన్ గాయత్రీం గాయత్రీం ఛంద ఛందోష్టౌ అష్టౌ రుద్రా రుద్రాస్తే తేంతరిక్షం అంతరిక్షమా ఆజయన్ అజయం ద్రష్టుభం ద్రష్టుభం ఛంద ఛందో ద్వాదశ ద్వాదశాదిత్యా ఆదిత్యాస్తే తే దివం దివమా ఆజయన్ అజయన్ జగతీం జగతీం ఛంద ఛందస్తత తో వై వైతే తే ద్యావృతం వ్యావృతమగచ్చన్ వ్యావృతమిది ఆవృతం అగచ్చం శ్రేష్యం శ్రేష్యం దేవానాం దేవానాం తస్మాత్ తస్మాద్వాదశ ద్వాదశ మాస మాసో భృత్వా భృత్వాగ్నిం అగ్నిం చిన్వీత చిన్వీత ద్వాదశ ద్వాదశ మాసాహ మాసా సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సరోగ్ని సంవత్సర సంవత్సర అగ్నిశ్చిత్య శిత్యస్తాహోరాత్రణి అహోరాత్రణీష్టకా అహోరాత్రణీభ్య రాత్రణి ఇష్టకా ఆప్తేష్టకం ఆప్తేష్టకమేను ఆప్తేష్టకమిప్తాష్టకం ఏనం చినుతే చినుతేథో అథో వ్యావృతం అథో విద్యథో వ్యావృతమే వ్యావృతమిది ఆవృతం ఏవగచ్చతి గచ్చతి శ్రేష్ఠ్యం శ్రేష్ఠ్యం సమానానాం సమానానామితి సమానానాం సువర్గాయ వై సువర్గాయేతి సువహాగాయ వా ఏష లోకాయ లోకాయ క్షీయతే క్షీయతేయద్ని అగ్నిస్తం సంయద్ ఎన్న నాన్వారోహేత్ మన్వారోహేత్ సువర్గాద్ మన్వారోహేదిత్యను ఆరోహేత్ స్వర్గాల్లోకాద్ స్వర్గాది సువహాగాద్ లోకాద్యజమాన యజమానో హీయేత హీయేత పృథివీం పృథివీమా ఆక్రమిషం అక్రమిషం ప్రాణ ప్రాణో మా ప్రాణైతి ప్రాణ మాసీద్ ఆసీదంతరిక్షం అంతరిక్షమా ఆక్రమిషం అక్రమిషం ప్రజా ప్రజా మా ప్రజేతి ప్రజా మాహాసీద్ ఆసీద్దివం దివమా ఆక్రమిషం అక్రమిషం సువ సువరగన్మ అగన్మేతి ఇత్యాహ ఆహైష ఏష వై వా అగ్నే అగ్నేరం వారోహ అన్వారోహస్తేన అన్వారోహ ఇత్యను ఆరోహ తేనైవ ఏవైనం ఏనమన్వారోహతి అన్వారోహతి స్వర్గస్ అన్వారోహతి ఇత్యను ఆరోహతి స్వర్గస్ లోకస్ స్వర్గస్ేది సువహాగస్ లోకస్ సమష్ై సమష్ైయత్ సమష్ట్యాది సమష్ై యత్ పక్షసంమితాం పక్షసంమితాం వినియాద్ పక్షసంమితామిది పక్షాసంమితాం వినియాద్ కనీయాగుంసం కనీయాగుంసం యజ్ఞకృతం యజ్ఞకృతముప యజ్ఞకృతమిది యజ్ఞకృతం ఉపేయాద్ ఇయాత్ పాపీయసీ పాపీయస్య అస్యాత్మన ఆత్మన ప్రజా ప్రజా సత్ ప్రజేది ప్రజా సద్వేది సంవితాం వేది సంవితాం వినోతి వేది సంవితామితి వేది సంవితాం వినోతి జాయాగుంసం జాయాగుంసమేవ ఏ యజ్ఞకృతం యజ్ఞకృతముప యజ్ఞకృతమిది యజ్ఞకృతం ఉపైతి ఏది నాస్య అస్యాత్మన ఆత్మన పాపీయసి పాపీయసీ ప్రజా ప్రజా భవతి ప్రజేది ప్రజా భవతి సాహస్రం సాహస్రం చిన్వీత చిన్వీత ప్రథమం ప్రథమం చిన్వాన చిన్వాన సహస్ర సంవిత సహస్ర సంవితో వై సహస్ర సంవిత ఇది సహస్ర సంవిత వా అయం అయం లోక లోక ఇమం ఇమమేవ ఏవ లోకం లోకమభి అభిజయతి ఏది ద్విసహస్రం ద్విసహస్రం చిన్వీత ద్విసహస్రమిది ద్విసహస్రం చిన్వీత ద్వితీయం ద్వితీయం చిన్వాన చిన్వానో ద్విసహస్రం ద్విసహస్రం వై ద్విసహస్రమిది ద్విసహస్రం వా అంతరిక్షం అంతరిక్షమంతరిక్షం అంతరిక్షమేవ ఏవాభి అభిజయతి ఏది త్రిసహస్రం త్రిసహస్రం చిన్వీత త్రిసహస్రమిది త్రిసహస్రం చిన్వీత తృతీయం తృతీయం చిన్వాన చిన్వానస్త్రిసహస్ర త్రిసహస్రో వై త్రిసహస్రైతి త్రిసహస్ర వా అసౌ అసౌ లోక లోకోమం అముమేవ ఏవ లోకం లోకమభి అభిజయతి జయతి జానుదగ్ధం జానుదగ్ధం చిన్వీత జానుదగ్ధమితి జానుదగ్ధం చిన్వీత ప్రథమం ప్రథమం చిన్వాన చిన్వానో గాయత్రియా గాయత్రియైవ ఏవేమం ఇమం లోకం లోకమభ్యారోహతి అభ్యారోహతి నాభిదగ్ధం అభ్యారోహతీభి ఆరోహతి నాభిదగ్ధం చిన్వీత నాభిదగ్ధమితి నాభిదగ్ధం చిన్వీత ద్వితీయం ద్వితీయం చిన్వాన చిన్వాన సృష్టుభాన సృష్టుభైవ ఏవాంతరిక్షం అంతరిక్షమభ్యారోహతి అభ్యారోహతి గ్రీవదగ్ధం అభ్యారోహతీభి ఆరోహతి గ్రీవదగ్ధం చిన్వీత గ్రీవదగ్ధమితి గ్రీవాదగ్ధం చిన్వీత తృతీయం తృతీయం చిన్వాన చిన్వానో జగత్యా జగత్యైవ ఏవామం అముం లోకం లోకమభ్యారోహతి అభ్యారోహతి అభ్యారోహతీభి ఆరోహతి మా అగ్ని అగ్ని చిత్వా చిత్వా రామా రామాముప ఉపేజాద్ ఇరాజోనౌ యోనౌ రేత రేతో ధాస్యామి ధాస్యామీతి ఇది నద్వితీయం ద్వితీయం చిత్వా చిత్వాన్యస్య అన్యస్య స్త్రియం స్త్రియముప ఉపేజాద్ ఇయాన్న తృతీయం తృతీయం చిత్వా చిత్వా కాం కాంచన చనోప ఉపేజాద్ యాద్రేత రేతో వై వా ఏతత్ ఏతమ్ నిధత్తే ధత్తేయత్ని అగ్ని చిన్నుతే చిన్నుతేజత్ ఉపేయాద్వేత ఉపేయాదిప ఇయాద్ ఏతసావి ద్యుర్ఘేత అధ్యేతాసో అసో ఖలు అసో ఇసో ఖల్వాహు ఆహుర ప్రజస్యం అప్రజస్యం తద్ అప్రజస్య ప్రాజస్యం తద్వన్న నోపేయాద్ ఉపేయాది ఉపేయాదిప ఇయాద్ద్రేతస్సిజౌ ఏతాపదాది ఏతాచిరేతాసిజౌ ఉపదధాది తే ఉపదధాదీపదాది తే ఏమానస్యజమానస్వేత ఏతో విభృత విభృతస్తస్మాత్ తస్మాదుప ఉపేయాద్ యాద్రేతస రేతసోస్కందాయ అస్కందాయ త్రీణి త్రీణి వావ వావరేతాగుంసి రేతాగుంసి పితా పితాపుత్ర పుత్ర పౌత్ర పౌత్రో యద్వే ద్వే రేతస్థితౌ ద్వే ఇది ద్వే రేతస్ చాముపద్యాద్ రేతస్ చావితరేతాస్థితౌ ఉపదధ్యాద్రేత ఉపదధ్యాదిత్యుపాద్యాద్ రేతోవస్య అస్యవి విచ్ఛిన్యాద్ ఛిన్యాత్తిస్ర తిస్ర ఉప ఉపదధాతి దాతి రేతస రేతసంతత్యై సంతత్యా ఇయమ్ సంతత్యా ఇది సంతత్యై ఇయమ్ వావ వావ ప్రథమా ప్రథమా రేతస్య రేతస్య వాగ్ రేతస్య రేతహాసి వాగ్వై వా ఇయమ్ ఇయమ్ తస్మాత్ తస్మాత్ పశ్యంతి పశ్యంతి ఇమాం ఇమాం పశ్యంతి పశ్యంతి వాచం వాచం వదంతీం వదంతీమంతరిక్షం అంతరిక్షం ద్వితీయా ప్రాణ ప్రాణో వై ప్రాణైతి ప్రాణ వా అంతరిక్షం అంతరిక్షం తస్మాత్ తస్మాన్న నాంతరిక్షం అంతరిక్షం పశ్యంతి పశ్యంతి న ప్రాణం ప్రాణమసౌ ప్రాణమితి ప్రాణం అసౌ తృతీయా తృతీయా చక్షవ చక్షురుపై వా అసౌ అసౌ తస్మాత్ తస్మాత్ పశ్యంతి పశ్యంత్యమోం అమోం పశ్యంతి పశ్యంతి చక్షు చక్షుర్యదుషా యదుషేమాం ఇమాం చామోం అమోం చోప ఉపదధాతి దధాతి మనసా మనసా మధ్యమాం మధ్యమాషాం ఏషాం లోకానాం లోకానాం గృహ్యై గృహ్యా అథో అథో ప్రాణానాం అథో విద్యథో ప్రాణానామిష్ట ప్రాణానామిది ప్రాణానాం ఇష్టో యజ్ఞ యజ్ఞో భృగుభిః భృగుభిరాశీర్దా భృగుభిరితి భృగుభిః ఆశీర్దా వసుభిః ఆశీర్దా ఇత్యాశీర్దాః వసుభిస్తస్య వసుభిరితి వసుభిః తస్యతే పరిష్టస్య ఇష్టస్య వీతస్య వీతస్య ద్రవిణా ద్రవిణేహ ఇహ భక్షీయ భక్షీయేతి ఇద్యాహ ఆహ స్థుతశస్త్రే స్థుతశస్త్రే ఏవ స్థుతశస్త్రే ఇది స్థుతశస్త్రే ఏవైతేన ఏతేన దృహే దృహే పిత పితామాదరిశ్వాహ మాదరిశ్వాచ్ఛిద్రా అచ్ఛిద్రా పదా పదాధాహ ధా అచ్ఛిద్రా అచ్ఛిద్రా ఉషిజ ఉషిజ పదా పదాను అనుదక్షు కక్షు సోమ సోమ విశ్వవిద్ విశ్వవిన్మేత విశ్వవిదితి విశ్వావిద్ నేతానేషత్ మేషద్రుహస్పతి బృహస్పతిరుత్మదాని ఉత్మదాని శగుంసిషత్ ఉత్మదాని కృత్మదాని శగుంసిషమితి ఇత్యాహ ఆహైతత్ ఏతద్వై వా అగ్నే అగ్నేరుక్థం ఉక్థం తేన తేనైవ ఏవైనం ఏనమను అనుశగుంసతి శగుంసతీతి శగుంసతి సూయతే వై వా ఏషోగ్నీనా అగ్నీనాయ య ముఖాయాం ముఖాయాం భ్రియతే భ్రియతేయత్ అధ సాధయేద్ సాధయేద్గర్భాః గర్భాః ప్రపాదుకాః ప్రపాదుకాః స్యుః ప్రపాదుకా ప్రపాదుకాః శిరథో అథో యథా అథో విద్యథో యథా సవాద్ సవాద్ప్రత్యవరోహతి ప్రత్యవరోహతి తాదృగ్ ప్రత్యవరోహతీతి ప్రతి అవరోహతి తాదృగేవ ఏవత్ సదా సంధీ ఆ సంధీ సాధయతి సాధయతి గర్భాణాం గర్భాణాం ధృత్యై ధృత్యా అప్రపాదాయ అప్రపాదాయాథో అప్రపాదాయేత్యప్రపాదాయ అథో సమం అథో ఇత్యథో సమమేవ ఏవైనం ఏనం కరోతి కరోతి గర్భ గర్భో వై వా ఏష యదుఖ్య ఉఖ్యో యోని యోని శిక్యం శిక్యంగిక్యాద్ శిక్యాదుఖాం దుఃఖాం నిరూహేద్ నిరూహేద్యోనే నిరూహేది ఊహేద్ యోనేర్గర్భం గర్భన్ని నిర్హణ్యాద్ అన్యాద్షడుద్యామం షడుద్యామకం శిక్యం షడుద్యామమిది షడ్ ఉద్యామం శిక్యం భవతి భవతి షోఢావిహిత షోఢావిహితో వై షోఢావిహిత ఇది షోఢావిహిత వై పురుష పురుష ఆత్మా ఆత్మా చశిర శిరశ్చ చరి చరింగాని అంగాన్యాత్మన్ ఆత్మన్నేవ ఏవైనం ఏనం విభర్తి విభర్తి ప్రజాపతి ప్రజాపతిర్వై ప్రజాపతి ప్రజాపతి వా ఏషయత్ని అగ్నిస్తస్య ప్రస్యోఖా ఉఖా చోలోఖలం ఉలోఖలం చస్తనౌ స్తనౌతౌ తావస్య తస్య ప్రజా ప్రజా ఉప ప్రజా ఇది ప్రజా ఉపజీవంతి జీవంతిర్ఖా ముఖాం చోలోఖలం ఉలోఖలం చోపదధాతి ఉపదధాతి తాభ్యాం ఉపదధాతీత్యుపదధాతి తాభ్యామేవ ఏవమాన యజమానో అముష్మిన్ అముష్మిన్ లోకే లోకే అగ్నిం అగ్నిం గృహే గృహే సంవత్సర సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వా ఏషయత్ని అగ్నిస్తస్య త్రేధా విహితా ఇష్టగా ప్రజాపత్యా ప్రజాపత్యా వైష్ణవీ ప్రజాపత్యా ఇది ప్రజాపత్యా వైష్ణవీర్వైశ్వకర్మణీ వైశ్వకర్మణీరహోరాత్రణి వైశ్వకర్మణీరితి వైశ్వకర్మణీ అహోరాత్రణ్యేవ అహోరాత్రణీరాత్రణి ఏవాస్య ప్రజాపత్యా ఉఖ్యం విభర్తి విభర్తి ప్రజాపత్యా ప్రజాపత్యా రాజావత్యాది ప్రజాపత్యా ఏతత్ప ఉపధత్తే ధృర్భేయత్సమిధ సమిధ ఆదధాది సమిధ ఇది సంధ ఆదధాది వైష్ణవా ఆదధాదీవ్యాదధాది వైష్ణవా వై వై వనస్పతయ వనస్పతయో వైష్ణవీ వైష్ణవీరేవ తదుప ఉపధత్తే ధృర్భేయత్ష్టగాభి ఇష్టగాభిరగ్ని అగ్ని శినోతి శినోతీయం ఇయమ్ వై వై విశ్వకర్మా విశ్వకర్మా వైశ్వకర్మణి విశ్వకర్మేది విశ్వాకర్మా వైశ్వకర్మణిరేవ వైశ్వకర్మణిరితి వైశ్వాకర్మణి తదుప ఉపధత్తే ధర్తే తస్మాదాహో ఆహుస్త్రివృత్ శ్రివదగ్ని శ్రివృత్వృత్ అగ్నిరి ఇది తమ్ తమ్ వై వా ఏతమ్ ఏతమ్ యజమాన యజమాన ఏషిన్వీత చిన్వీతయ్య అన్యశ్చినయాద్ చినయాద్యత్తం తం దక్షిణాది దక్షిణాభిర్న రాధయేద్ రాధయేదగ్ని అగ్నిమస్ అృంజీత వృంజీతయ తస్యాగ్ని అగ్ని చినయాద్ చినయాత్తం తం దక్షిణాది దక్షిణాభిరాధయేద్ రాధయేదగ్ని అగ్నిమేవ తత్సృణోతి శృణోతీతి శృణోతి ప్రజాపతిరగ్ని ప్రజాపతి ప్రజాపతి అగ్నిమచినుత అచినుతర్తుభిః ఋతుభిః సంవత్సరం ఋతుభిర్జుతోభిః సంవత్సరం వసంతేన సంవత్సరమితి సంవత్సరం వసంతేనైవ ఏవాస్య అస్య పూర్వార్ధం పూర్వార్ధమచినుత పూర్వార్ధమితి పూర్వార్ధం అచినుత గ్రీష్మేణ గ్రీష్మేణ దక్షిణం దక్షిణం వక్షం వక్షం వర్షాభిః వర్షాభిస్పృచ్ఛం పృచ్ఛకం శరదా శరదోత్తరం ఉత్తరం వక్షం ఉత్తరమిత్యుదోత్తరం వక్షకం హేమంతేన హేమంతేన మధ్యం మధ్యం బ్రహ్మణా బ్రహ్మణా వై వా అస్య అస్య తత్ తత్పూర్వార్ధం పూర్వార్ధమచినుత పూర్వార్ధమిది పూర్వార్ధం అచినుత క్షత్రేణ క్షత్రేణ దక్షిణం దక్షిణం వక్షం వక్షం పశుభిః పశుభిః పుచ్ఛం పశుభిరితి పశుభిః పుచ్ఛం విషా విషోత్తరం ఉత్తరం వక్షం ఉత్తరమిత్యుదోత్తరం వక్షమాశయా ఆశయా మధ్యం మధ్యం యః ఏవం ఏవం విద్వాన్ విద్వానగ్ని అగ్ని చినుతే చినుత ఋతుభిః ఋతుభిరేవ ఋతుభిర్జుతోభిః ఏవైనం ఏనం చినుతే చినుతే అథో ఏతత్ అథో ఇత్యథో ఏతదేవ ఏవ సర్వం సర్వమువ అవరుంధే రుంధే శృణ్వంతి శృణ్వంత్యేనం ఏనమగ్ని అగ్ని చిజ్ఞానం చిజ్ఞానమతి అత్యన్నం అన్నగం రోచతే రోచత ఇయమ్ ఇయమ్ వావ వావ ప్రథమా ప్రథమాచితి చిరోషధయ ఓషధయో వనస్పతయ వనస్పతయ స్పురీషం పురీషమంతరిక్షం అంతరిక్షం ద్వితీయా ద్వితీయా వయాగుంసి వయాగుంసి పురీషం పురీషమసౌ అసౌ తృతీయా తృతీయా నక్షత్రాణి నక్షత్రాణి పురీషం పురీషం యజ్ఞ యజ్ఞశ్చతుర్థీ చతుర్థీ దక్షిణా దక్షిణా పురీషం పురీషం యజమాన యజమాన పంచమీ పంచమీ ప్రజా ప్రజాపురీషం ప్రజేతి ప్రజా పురీషం యత్త్రిచిదీకం త్రిచిదీకం చిన్వీత త్రిచిదీకమిది త్రిచిదీకం చిన్వీతయజ్ఞం యజ్ఞం దక్షిణాం దక్షిణామాత్మానం ఆత్మానం ప్రజా ప్రజామంత ప్రజామిది ప్రజా అంతర్యాద్ యాత్తస్మాద్ తస్మాత్ పంచచిదీక పంచచిదీకశ్చేతవ్య పంచచిదీక ఇది పంచాచిదీక చేతవ్య ఏతత్ ఏతదేవ ఏవ సర్వం సర్వజ్ఞ శృణోతి శృణోతి యత్ యత్తిస్ర తిస్రశ్చితయ చితయస్త్రివృత్ త్రివృద్ధి త్రివృద్ధి త్రివృత్ హ్యగ్ని అగ్నిర్యత్ యద్వే ద్వే ద్విపాద్ ద్వేది ద్వే ద్విపాద్యజమాన ద్విపాదితి ద్వీపాద్ యజమాన ప్రతిష్ఠత్యై ప్రతిష్ఠత్యై పంచ ప్రతిష్ఠత్యా ఇది ప్రతిష్ఠత్యై పంచచితయ చితయ భవంతి భవంతి పాంగః పాంగః పురుష పురుష ఆత్మానం ఆత్మానమేవ ఏవ స్పృణోతి స్పృణోతి పంచ పంచచితయ చితయో భవంతి భవంతి పంచభిః పంచభిః పురీషైః పంచభిరితి పంచాభిః పురీషైరభి అభ్యూహతి ఊహతి దశ దశసం సంపద్యంతే పద్యంతే దశాక్షరః దశాక్షరో వై దశాక్షర ఇది దశాక్షరః వై పురుషః పురుషో యావాన్ యావానేవ ఏవ పురుషః పురుషస్తం తగ్గస్పృణోతి స్పృణోత్యథో అథో దశాక్షరా అథో ఇత్యథో దశాక్షరా విరాట్ దశాక్షరేతి దశాక్షర విరాడన్నం విరాడితి వీరాడ్ అన్నం విరాడ్ విరాడ్ విరాజి విరాడితి వీరాడ్ విరాజ్యేవ విరాజీతి వీరాజి ఏవాన్నాద్యే అన్నాద్యే ప్రతి అన్నాద్యమాద్యే ప్రతిష్టతి తిష్టతి సంవత్సర సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వై షష్ఠీ షష్ఠీతి ఋతవ ఋతవ పురీషం పురీషుం షట్ షట్చితయ షట్ షట్పురీషాణి పురీషాణి ద్వాదశ ద్వాదశ సంపద్యంతే ప్రద్యంతే ద్వాదశ ద్వాదశమాసా మాసా సంవత్సర సంవత్సర సంవత్సరే సంవత్సర ఇది సంవత్సర సంవత్సర సంవత్సరేది సంవత్సరే ఏ ప్రతి ప్రతిష్టతి టిష్టతీతి టిష్టతి రోహిత ధూమ్రరోహిత ధూమ్రరోహిత కర్కంధురోహిత ధూమ్రరోహిత ఇది ధూమ్రారోహిత కర్కంధురోహితస్ కర్కంధురోహిత ఇది కర్కంధురోహిత తే ప్రజాపత్యా ప్రజాపత్యా బభ్రో ప్రజాపత్యాది ప్రజాపత్యా బభ్రురుణబభ్రు అరుణబభ్రుషుగబభ్రు అరుణబభ్రురిత్యరుణాబభ్రు శుకబభ్రుస్ శుకబభ్రురిది శుకాబభ్రు తే రౌద్రా రౌద్రాశ్వేత శ్వేతశ్వేతాక్ష శ్వేతాక్షేతగ్రీవ శ్వేతాక్ష ఇది శ్వేతాక్ష శ్వేతగ్రీవస్ శ్వేతగ్రీవ ఇది శ్వేతగ్రీవ తే పితృదేవ్యాదేవ్యాస్రదేవ్యాదేవ్యాస్ర కృష్ణా కృష్ణావశా వశావారుణ్య వారుణ్యస్తిస్ర తిస్రశ్వేతా శ్వేతావశా వశా సౌర్య సౌర్యో మైత్రావారహస్పత్యా మైత్రావారహస్పత్యా ధూమ్రలలామా మైత్రావారహస్పత్యా ఇది మైత్రావారహస్పత్యా ధూమ్రలలామా స్లూపరా ధూమ్రలలామా ఇది ధూమ్రలలామా రూపరా ఇది రూపరా వృష్ణిస్తిరష్ీన వృష్ణి తిరష్ీన వృష్ణి ఊర్ధవృష్ణి తిరష్ీన వృష్ణిరితి తిరష్ీన వృష్ణి ఊర్ధవృష్ణిస్ ఊర్ధవృష్ణిరిర్ధ్రావృష్ణి తే మారుతా మారుతాల్గో ఫల్గోర్లోహితోర్ణీ లోహితోర్ణీ బలక్షీ లోహితోర్ణీతి లోహిత ఊర్ణీ బలక్షీతా తాస్సారస్వత్య సారస్వత్య పృషది పృషది స్థూలపృషది స్థూలపృషది క్షుద్రపృషది స్థూలపృషదీతి స్థూలాపృషది క్షుద్రపృషదీతా క్షుద్రపృషదీతి క్షుద్రాపృషది తా వైశ్వదేవ్య వైశ్వదేవ్యస్తిస్ర వైశ్వదేవ్యమితి వైశ్వదేవ్య తిస్రశ్యామా శ్యామావశా వశా పౌష్ణియ పౌష్ణియస్తిస్ర తిస్రో రోహిణీ రోహిణీర్వశా వశా మైత్రియ మైత్రియ ఐంద్రావారహస్పత్యా ఐంద్రావారహస్పత్యా అరుణలలామా ఐంద్రావారహస్పత్యా ఇంద్రావారహస్పత్యా అరుణలలామా సోపరా అరుణలలామా ఇత్యరుణలలామా సోపరాపరా ఇది బాహురంగదశిది బాహు ఇది బాహురితి శిలిబాహు అన్యదశిది బాహు సమంతశిది బాహు అన్యదశిది బాహురిత్యన్యద శిది బాహు సమంతశిది బాహుస్ సమంతశిది బాహురితి సమంతశిది బాహు తైంద్రవాజవా ఐంద్రవాజవా శిఖిరంధ్ర ఐంద్రవాజవా ఇంద్రవాజవా శిఖిరంధ్రోన్యదశిరంధ్ర శిఖిరంధ్ర ఇది శిఖిరంధ్ర అన్యదశిరంధ్ర సమంతశిరంధ్ర అన్యదశిరంధ్ర ఇత్యన్యద శిఖిరంధ్ర సమంతశిరంధస్ సమంతశిరంధ్ర ఇది సమంతశిరంధ్ర తే మైత్రావరుణా మైత్రావరుణా శుద్ధవాద మైత్రావరుణా ఇది మైత్రావరుణా శుద్ధవాద సర్వశుద్ధవాద శుద్ధవాద ఇది శుద్ధావాద సర్వశుద్ధవాదో మణివాల సర్వశుద్ధవాద ఇది సర్వాశుద్ధవాద మణివాలస్ మణివాల ఇది మణివాల తాశ్వినా ఆశ్వినాస్తిస్రశిల్పా శిల్పావశా వశా వైశ్వదేవ్య వైశ్వదేవ్యస్తిస్ర వైశ్వదేవ్య ఇది వైశ్వదేవ్య తిస్రశ్యేనీ శ్యేనీ పరమేష్ణే పరమేష్ణే సోమాపౌష్ణా సోమాపౌష్ణా శ్యామలలామా సోమాపౌష్ణా ఇది సోమాపౌష్ణా శ్యామలలామా సూపరా శ్యామలలామా ఇది శ్యామలలామా సూపరా ఇది రూపరా ఉన్నత ఋషభ ఉన్నత ఇతిలోనత ఋషభో వామన ఆమనస్ తదైంద్రావరుణా ఐంద్రావరుణా శితికపుత్ ఐంద్రావరుణాయింద్రావరుణా శితికపుత్పృష్ట శితికపుది శితికపుత్ శితిపృష్ట శితిభసత్ శితిపృష్ట ఇది శితిపృష్ట శితిభసత్ శితిభసతి శితిభసత్ తదైంద్రావారహస్పత్యా ఐంద్రావారహస్పత్యా శితివాత్ ఐంద్రావారహస్పత్యాయింద్రావారహస్పత్యా శితిపాద్ శిత్యోష్ట శితిపాదితి శితిపాద్ శిత్యోష్ఠ శిలిభ్రో శిత్యోష్ఠ ఇది శిలీభోష్ఠ శిలిభ్రుస్త శిలిభ్రురితి శిలీభ్రు తదైంద్రావైష్ణవా ఐంద్రావైష్ణవాస్తిస్ర ఐంద్రావైష్ణవా ఇైంద్రావైష్ణవా తిస్రసిద్ధా సిద్ధావశా వశా వైశ్వకర్మణ్య వైశ్వకర్మణ్యస్తిస్ర వైశ్వకర్మణ్య ఇది వైశ్వకర్మణ్య తిస్రో ధాత్రే ధాత్రే పురుషోదరా వృషోదరా ఐంద్రాపౌష్ణా వృషోదరా ఇది వృష ఉదరా ఐంద్రాపౌష్ణా శ్వేతలలామా ఐంద్రాపౌష్ణాంద్రాపౌష్ణా శ్వేతలలామాస్తూపరా శ్వేతలలామా ఇది శ్వేతలలామా తూపరా ఇది తూపరా కర్ణాస్త్రయ త్రయో యామా యామా సౌమ్యా సౌమ్యాస్త్రయ త్రయశ్రితింగా శ్రితింగా అగ్నయే అగ్నయే యవిష్ఠాయ యవిష్ఠాయ త్రయ త్రయో నకులా నకులాస్తిస్ర తిస్రో రోహిణీ రోహిణీ త్రివ్య త్రివ్యస్తా త్రివ్యైతి త్రివ్య తా వసూనా వసూనాం తిస్ర ఇస్రోరుణా అరుణాదిత్యౌహ్య నిత్యౌహ్యస్తా తా రుద్రాణం రుద్రాణాగం సోమైంద్రా సోమైంద్రా బభ్రుణరామా సోమైంద్రా ఇది సోమ ఐంద్రా బభ్రుణరామాస్తూపరా బభ్రుణరామా ఇది బభ్రూణరామా తూపరా ఇది తూపరా శృంఠాస్త్రయ త్రయో వైష్ణవా వైష్ణవా అధీలోధకర్ణా అధీలోధకర్ణాస్త్రయ అధీలోధకర్ణా విద్యధీలోధకర్ణా త్రయో విష్ణవే విష్ణవరుక్రమాయ వరుక్రమాయ లప్సుదిన వరుక్రమాయేత్రిక్రమాయ లప్సుదినస్త్రయ త్రయో విష్ణవే విష్ణవరుగాయాయ వృగాయాయ పంచావీ వృగాయాయేత్రిగాయాయ పంచావీస్తిస్ర పంచావీరి పంచావీ తిస్ర ఆదిత్యానాం ఆదిత్యానాం త్రివత్సా త్రివత్సాస్తిస్ర త్రివత్సా ఇది త్రివత్సా తిస్రోంగిరసాం అంగిరసామైంద్రావైష్ణవా ఐంద్రావైష్ణవా గౌరవరామా ఐంద్రావైష్ణవా ఇంద్రావైష్ణవా గౌరవరామా సూపరా గౌరవరామా ఇది గౌరవరామా సూపరా ఇది సూపరా ఇంద్రాయ రాజ్ఞే రాజ్ఞే త్రయ త్రయశ్రుతిపృష్టా శ్రుతిపృష్టా ఇంద్రాయ శ్రుతిపృష్టా ఇది శ్రుతిపృష్టా ఇంద్రాయాధిరాజాయ అధిరాజాయ త్రయ అధిరాజాయత్రిధీరాజాయ త్రయశ్రుతికపుద శ్రుతికపుద ఇంద్రాయ శ్రుతికపుద ఇది శ్రుతికపుద ఇంద్రాయ స్వరాజ్ఞే స్వరాజ్ఞే త్రయ స్వరాజ్ఞేది స్వరాజ్ఞే త్రయశ్రుతిభసర శ్రుతిభసరస్తిస్ర శ్రుతిభసర ఇది శ్రుతిభసర తిస్రస్తుర్యౌహ్య తుర్యౌహ్య సాధ్యానాం సాధ్యానాం తిస్ర తిస్రస్పష్టౌహ్య అష్టౌహ్యా విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానామాగ్నేంద్రా ఆగ్నేంద్రా కృష్ణలలామా కృష్ణలలామాస్తూపరా కృష్ణలలామా ఇది కృష్ణలలామా తూపరా ఇది తూపరా అదిత్యైత్రయ త్రయో రోహితైతా రోహితైతా ఇంద్రాణ్యై రోహితైతా ఇది రోహితాదైతా ఇంద్రాణ్యై త్రయ త్రయః కృష్ణైతా కృష్ణైతా కుహ్వై కృష్ణైతా ఇది కృష్ణాజేతా కుహ్వై త్రయ త్రయోరుణైతా అరుణైతాస్తిస్ర అరుణైతా ఇత్యరుణాజేతా తిస్రో ధేనవ ధేనవో రాకాయై రాకాయై త్రయ త్రయో నద్వాహ నద్వాహ శ్రీనీవాల్యై శ్రీనీవాల్యా ఆజ్ఞావైష్ణవా ఆజ్ఞావైష్ణవా రోహితలలామా ఆజ్ఞావైష్ణవా ఇత్యాజ్ఞావైష్ణవా రోహితలలామా సూపరా రోహితలలామా ఇది రోహితలలామా సూపరా ఇది దూపరా సౌమ్యాస్త్రయ త్రయప్రిషంగా ప్రిషంగా సోమాయ సోమాయ రాజ్ఞే రాజ్ఞే త్రయ త్రయసారంగా సారంగా పార్జన్యా పార్జన్యా నభోరూపా నభోరూపా తిస్ర నభోరూపా ఇది నభారూపా తిస్రోజా అజా మలుహా మలుహా ఇంద్రాణ్యై ఇంద్రాణ్యై తిస్ర తిస్రో మేష్య మేష్య ఆదిత్యా ఆదిత్యాద్యావా పృథివ్యా యావా పృథివ్యా మానంగా యావా పృథివ్యా విద్యావా పృథివ్యా మానంగా సూపరా సూపరా ఇది సూపరా వారుణాస్త్రయ త్రయ కృష్ణలలామా కృష్ణలలామా వరుణాయ కృష్ణలలామా ఇది కృష్ణలలామా వరుణాయ రాజ్ఞే రాజ్ఞే త్రయ త్రయో రోహితలలామా రోహితలలామా వరుణాయ రోహితలలామా ఇది రోహితలలామా వరుణాయ విషాదసే విషాదసే త్రయ విషాదస ఇది విష అదసే త్రయో రుణలలామా అరుణలలామా శిల్పా అరుణలలామా నిత్యరుణలలామా శిల్పాస్త్రయ త్రయో వైశ్వదేవా వైశ్వదేవాస్త్రయ వైశ్వదేవా ఇది వైశ్వదేవా త్రయ ప్రశ్నయ ప్రశ్నయ సర్వదేవత్యా సర్వదేవత్యా ఐంద్రాసూరా సర్వదేవత్యా ఇది సర్వా దేవత్యా ఐంద్రాసూరా శ్వేతలలామా ఐంద్రాసూరా ఇంద్రాసూరా శ్వేతలలామాస్తూపరా శ్వేతలలామా ఇది శ్వేతలలామా దూపరా ఇది దూపరా సోమాయ స్వరాజ్ఞే స్వరాజ్ఞే నో బాహౌ స్వరాజ్ఞ ఇది స్వరాజ్ఞే అనోవాహావనడ్వాహౌ అనోవాహావిత్యున వాహౌ అనడ్వాహావింద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యామోజోదాభ్యాం ఇంద్రాగ్నిభ్యామిదీంద్రాగ్నిభ్యాం ఓజోదాభ్యాముష్టారు ఓజోదాభ్యామిత్యోజహాదాభ్యాం ఉష్టారావింద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యాం వలదాభ్యాం ఇంద్రాగ్నిభ్యామిదీంద్రాగ్నిభ్యాం వలదాభ్యాం శీరవాహౌ వలదాభ్యామిది వలదాభ్యాం శీరవాహావీ శీరవాహావిది శీరవాహౌ అవీ ద్వే అవీ ఇత్యవీ ద్వే ధేను ద్వే ఇది ద్వే ధేను భూమి ధేను ఇది ధేను భూమీ దిగ్భ్య భూమీ ఇది భూమి దిగ్భ్యో వరవే దిగ్భ్యేది పితృభ్య వరవే ద్వే వరవే ఇది వరవే ద్వే ధేను ద్వే ఇది ద్వే ధేను భూమి ధేను ఇది ధేను భూమీ వైరాజీ భూమీ ఇది భూమి వైరాజీ పురుషి వైరాజీ ఇది వైరాజీ పురుషీ ద్వే పురుషీ ఇది పురుషి ద్వే ధేను ద్వే ఇది ద్వే ధేను భూమి ధేను ఇది ధేను భూమి వాయవే భూమి ఇది భూమి వాయవ ఆరోహణవాహౌ ఆరోహణవాహావనడ్వాహౌ ఆరోహణవాహావిత్యారోహణవాహౌ అనడ్వాహౌ వారుణి వారుణి కృష్ణే వారుణి ఇది వారుణి కృష్ణే వశే కృష్ణే ఇది కృష్ణే వశే అరాడ్యౌ వశే ఇది వశే అరాడ్యౌ దివ్యౌ దివ్యా వృషభౌ వృషభౌ పరిమరౌ పరిమరావిది పరిమరౌ ఏకాదశ ప్రాత రాతర్గవ్యా గవ్యా పశవ పశవ ఆలభ్యంతే లభ్యంతే శగల శగల కల్మాష కల్మాష కిగిరీవిర్విగీగయ విదీగయస్తే రే త్వాష్ట్రా సౌరీ సౌరీర్నవ నవ శ్వేతా శ్వేతావశా వశా అనుబంధ్యా అనుబంధ్యా భవంతి అనుబంధ్యా ఇనుబంధ్యా భవంధ్యాజ్ఞేయ ఆజ్ఞేయ ఐంద్రాగ్న ఐంద్రాగ్నాశ్విన ఐంద్రాగ్న ఇంద్రాగ్న ఆశ్వినస్తే ఏ విశాలయూపే విశాలయూప విశాలయూప ఇది విశాలయూపే ఆలభ్యంతే లభ్యంతైతి లభ్యంతే విషంగాస్త్రయ త్రయో వాసందా వాసందా సారంగా సారంగాస్త్రయ త్రయోగ్రయీష్మా గ్రయీష్మా ప్రశంద ప్రశంతస్త్రయ త్రయో వార్షికా వార్షికాస్పృష్ణయ కృష్ణయస్త్రయ త్రయశారదా శారదాస్పృష్ణిసక్సా వృష్ణిసక్సాస్త్రయ వృష్ణిసక్సా ఇది వృష్ణీసక్సా త్రయో హైమంతికా హైమంతికా అవలిప్తా అవలిప్తాస్త్రయ అవలిప్తావలిప్తా త్రయశైశిరా శైశిరా సంవత్సరాయ సంవత్సరాయ నివక్షస సంవత్సరాయేతి సంవత్సరాయ నివక్షస ఇది నివక్షస పంచమకాండే షష్ఠః ప్రశ్నః సమాప్తః.